ನೀ ಜ್ಞಾಪಕಾಲಿ ನನ್ನಿ ತರಿಮೇನಿ, ನೀ ಕೋಸಂ ನೇನೆ ಪಾಟೈ ಮಿಗಿಲನೇ ಚಿಲಿಯ ಚಿಲಿಯ ಓ ಚಿಲಿಯ. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే హాలాహలమై పడుతున్న నగనమాగదులే, ఇక నగనమాగదులే. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. మనసులో కలిగే భావం ప్రేమే, ప్రతి మనసులో కలిగే భావం ప్రేమే. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. మీ అందరి నోట. ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే హలాహలమై పడుతున్న నా గానమాగదు ఇక నా గానమాగదులే.